కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఓం జాతా అస్యాం జాతా ఇది ప్రజాతాః అస్యాం ప్రతి ప్రతిష్టాపయతి సాపయతి ప్రాణానాం ప్రాణానాం వై ప్రాణానామిది ప్రాణానాం వా ఏషః ఏషో వా అవద్యతి యతియః యో వద్యతి అవద్యతి కుదస్య అవద్యతి ఇత్యవద్యతి కుదస్య మనః మనో మే మేహార్ది హార్ది యచ్ఛ యచ్ఛేతి ఇత్యాహ ఆహ ప్రాణాన్ ప్రాణామేవ ప్రాణానిది ప్రాణాన్ ఏ యథాస్థానం యథాస్థానముప యథాస్థానమిది యథాస్థానం ఉపహ్వయతే హ్వయతే పశోః పశోర్వై వా ఆలబ్ధస్య ఆలబ్ధస్య హృదయం ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య హృదయం శుక శుగచ్చతి గచ్చతి సా సా హృదయశూలం హృదయశూలమభి హృదయశూలమితి హృదయశూలం అభిసం సమేతి ఏతియత్పృథివ్యాం పృథివ్యాగం హృదయశూలం హృదయశూలముద్వాసయేత్ హృదయశూలమితి హృదయశూలం ఉద్వాసయేత్ పృథివీం ఉద్వాసయేదిద్యుత్వాసయేత్ పృథివీం శుకా శుచార్పయేత్ అర్పయేద్యత్సు అప్స్వపః అప్స్విత్యపసు అపశుచ శుచార్పయేత్ అర్పయేత్ శుష్కస్య శుష్కస్య చార్ద్రస్య ఆర్ద్రస్య సంధౌ సంధావత్ సంధ్వాగతి సంధౌ ఉద్వాసయతి వాసయత్యుభయస్య ఉభయస్య శాంతి శాంతియం యం విష్యాత్ విష్యార్థం అంధ్యాయేత్ ధ్యాయేచ్ఛుత శుచైవ ఏవైనం ఏనమర్పయతి అర్పయతి ఇత్యర్పయతి దేవా వై వై యజ్ఞం యజ్ఞమాగ్నీంధ్రే ఆగ్నీంధ్రే వి ఆగ్నీంధ్రైత్యాగ్నీంధ్రే యభజంత అభజంతరత్ యదత్యశిష్యత అత్యశిష్యత అత్యశిష్యతే అశిష్యత తదబ్రువన్ అబ్రువన్ వసతు వసతు పునః ఇదం ఇదమితి తద్వసతీవరీణాం వసతీవరీణాం వసతీవరిత్వం వసతీవరిత్వం తస్మిన్ వసతీవరిత్వమితి వసతీవరీత్వం తస్మిన్ ప్రాతః ప్రాతర్న సమ్ సమశక్నువన్ అశక్నువన్ తదప్సు అప్సు ప్ర అప్సుత్యపోసు ప్రావేశయన్ అవేశయంతా తావసతీవరీ వసతీవరీరభవన్ అభవన్ వసతీవరీ వసతీవరీర్గృహ్ణాది గృహ్ణాది యజ్ఞ యజ్ఞో వై వై వసతీవరీ వసతీవరీర్యజ్ఞం యజ్ఞమే ఏవారభ్య ఆరభ్య గృహీత్వా ఆరభ్యేత్యారభ్య గృహీత్వోప ఉపవసతి వసతి యస్యాగృహీత అగృహీత అభి అభి నిమ్రోచేత్ నిమ్రోచేదనారబ్ధ నిమ్రోచేది నిమ్రోచేత్ అనారబ్ధోస్య అనారబ్ధ ఇత్యనారబ్ధ అస్య యజ్ఞ యజ్ఞస్యాత్ యాద్యజ్ఞం యజ్ఞం వి విచ్ఛిన్యాద్ ఛిన్యాద్ జ్యోతిష్యా జ్యోతిష్యా వా గృహీయాద్ గృహీయాద్ధిరణ్యం హిరణ్యం వా వధాయ అవధాయ సశుక్రాణాం అవధాయేత్యవధాయ సశుక్రాణామేవ సశుక్రాణామితి సా శుక్రాణాం ఏవ గృహ్ణాది గృహ్ణాదియః యో వా బ్రాహ్మణ బ్రాహ్మణో బహుయాజీ బహుయాజీ తస్య బహుయాజీతి బహుయాజీ తస్య కుంభ్యానాం కుంభ్యానాం గృహీయాద్ గృహీయాత్ సహ స హి గృహీతమసీవరీన గృహీతమసీవరీకో వసతీవరీ గృహీతమసీవరీకైతి గృహీత వసతీవరీక వసతీవరీర్గృహ్ణాది గృహ్ణాది పశవ పశవో వై వై వసతీవరీ వసతీవరీ పశూన్ పశూనే ఏవారభ్య ఆరభ్య గృహీత్వా ఆరభ్యేత్యారభ్య గృహీత్వోప ఉపవసతి వసతి యదన్వీపం అన్వీపం తిష్టన్ తిష్టం గృహీయాద్ గృహీయాన్ నిర్మార్గుకా నిర్మార్గుకా అస్మాత్ నిర్మార్గుకా ఇది మార్గుకా అస్మాత్ పశవ పశవ స్యు సిర్ ప్రదీపం ప్రదీపం తిష్టన్ తిష్టం గృహ్ణాది గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవ ప్రతిరుధ్యేది ప్రతిరుధ్య ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ గృహ్ణాది గృహ్ణాదీంద్ర ఇంద్రో రుద్రం రుద్రమహన్ అహన్ సహ సోప అపోభి అభ్యమ్రియత అమ్రియత తాసాం తాసాం యత్ యన్మేధ్యం మేధ్యం యజ్ఞియం యజ్ఞయగం సదేవం సదేవమాసీత్ సదేవమిది సా దేవం ఆసీత్ తత్ తదతి అత్యముచ్యత అముచ్యతరా తావహందే వహందేరభవన్ అభవన్ వహందీనా వహందీనా గృహ్ణాది గృహ్ణాదియా యా ఏమేధ్యా మేధ్యాయజ్ఞయా యజ్ఞయా సదేవా సదేవాపహ సదేవా ఇది సా దేవా ఆపస్తాసాం తాసామేవ ఏ గృహ్ణాది గృహ్ణాదిన నాంధవా అంధవా వహందే వహందేరది అతీయాద్దంతమా అంతమా వహందే వహందేరతీయాద్ అతీయాద్యజ్ఞం అతీయాదిత్యతీయాద్ యజ్ఞమతి అతి మన్యేత మన్యేతన స్థావరాణాం స్థావరాణాం గృహీయాద్ గృహీయాద్వరుణగృహీతాః వరుణగృహీతా వై వరుణగృహీతా ఇది వరుణగృహీతాః వై స్థావరాః స్థావరాయత్ యత్స్థావరాణాం స్థావరాణాం గృహీయాద్ గృహీయాద్వరుణేన వరుణేనాస్య అస్య యజ్ఞం యజ్ఞం గ్రాహయేత్ గ్రాహయేద్ యద్వై వై దివాహ అపోరాత్రి రాత్రి ప్రవిశతి విశతి తస్మాత్ తస్మాత్తామ్రాః తామ్రాపః ఆపో దివా దివా దదృశ్రే దదృశ్రేత్ యన్నక్తం నక్తం భవతి భవత్యపః అపోహః అహః ప్రవిశతి విశతి తస్మాత్ తస్మాచ్చంద్రాః చంద్రాపః ఆపో నక్తం నక్తం దదృశ్రే దదృశ్రే ఛాయాయై ఛాయాయై చ ఆతపతః ఆతపతశ్చ ఆతపత ఇత్యాతపతః సంధౌ సంధౌ గృహ్ణాతి సంధావితి సంధౌ గృహ్ణాత్యహోరాత్రయోః అహోరాత్రయోరేవ అహోరాత్రయోరిత్యః రాత్రయోః ఏవాస్మై అస్మై వర్ణం వర్ణం గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మదీః హవిష్మదీరివాహ ఇవా ఆపః ఆపహితి ఇత్యాహ ఆహ హవిష్కృతానాం హవిష్కృతానామేవ హవిష్కృతానామితి హవిః కృతానాం ఏ గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మాన్ హవిష్మాకం అస్తు అస్తు సూర్యః సూర్యరితి ఇత్యాహ ఆహ సశుక్రాణాం సశుక్రాణామేవ సశుక్రాణామితి సా శుక్రాణాం ఏ గృహ్ణాతి గృహ్ణాత్యనుష్ఠుభా అనుష్ఠుభా గృహ్ణాతి అనుష్ఠుభేత్యనుష్ఠుభా గృహ్ణాతి వాగ్ వాగ్వై వా అనుష్ఠగ్ అనుష్ఠగ్వాచ అనుష్ఠగిత్యనుష్ఠగ్ వాచైవ ఏవైనాహ ఏనాసర్వయా సర్వయా గృహ్ణాతి గృహ్ణాతి చతుష్పదయా చతుష్పదయర్చ చతుష్పదయేది చతుపదయా రచా గృహ్ణాతి గృహ్ణాతి త్రిస్సాదయతి సాదయతి సప్త సప్త సంపద్యందే పద్యందే సప్తపదా సప్తపదా శక్వరీ సప్తపదేతి సప్తాపదా శక్వరీ పశవ పశవ శక్వరీ శక్వరీ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధేస్మై అస్మై వై వై లోకాయ లోకాయ గార్హవత్య గార్హవద్య గార్హవత్యైతి గార్హవద్య ఆధీయతే నీయతే ముష్మై అముష్మా ఆహవనీయ ఆహవనీయోయత్ ఆహవనీయ ఇత్యాహవనీయ యద్గార్హవత్యే గార్హవత్య ఉపసాదయేత్ గార్హవత్యేతి గార్హవత్యే ఉపసాదయేదస్మిన్ ఉపసాదయేదిత్యుపాసాదయేత్ అస్మిన్ లోకే లోకే పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమానిది పశుమాన్ స్యాద్ యదాహవనీయే ఆహవనీయేముష్మిన్ ఆహవనీయ ఇత్యాహవనీయే అముష్మిన్ లోకే లోకే పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమానిది పశుమాన్ స్యాదుభయోః ఉభయోరుప ఉపసాదయతి సాదయత్యుభయోః ఉభయోరేవ ఏవైనం ఏనం లోకయోః లోకయోః పశుమంతం పశుమంతం కరోతి పశుమంతమిది పశుమంతం కరోతి సర్వతః సర్వతః పరి పరిహరతి హరతి రక్షసాం రక్షసామపహత్యై అపహత్యా ఇంద్రాగ్నియోః అపహత్యా ఇత్యపహత్యై ఇంద్రాగ్నియోర్భాగధేయైః ఇంద్రాగ్నియోరితి ఇంద్రాగ్నియోః భాగధేయై స్థ భాగధేయైరితి భాగధేయైః స్థయతి ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతదాగ్నీయుద్ధే ఆగ్నీయుద్ధ ఉప ఆగ్నీయుద్ధ ఇత్యాగ్నీయుద్ధే ఉపవాసయతి వాసయత్యేతత్ ఏతద్వై వై యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం అపరాజితం యత్ అపరాజితమిత్యపరాజితం యదాగ్నీయుద్ధం ఆగ్నీయుద్ధం యత్ ఆగ్నీయుద్ధమిత్యాగ్నీయుద్ధం యదేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం అపరాజితం తత్ అపరాజితమిత్యపరాజితం తదేవ ఏవైనాహ ఏనా ఉప ఉపవాసయతి వాసయతి యతః యతః ఖలు ఖలు వై వై యజ్ఞస్య యజ్ఞస్య వితతస్య వితతస్య వితతస్యేతి వితతస్య న క్రియతే క్రియతే తత్ తదను అను యజ్ఞం యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుస్య వ అవచరంతి చరంతి యత్ యద్వహంతీనాం వహంతీనాం గృహ్ణాది గృహ్ణాది క్రియమాణం క్రియమాణమేవ ఏవ తత్ తద్యజ్ఞస్య యజ్ఞస్య శయే శయే రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ న అనన్వచారాయేత్యననో అవచారాయ నహి హేతాః ఏతా ఈలయంతి ఈలయంత్యా ఆ తృతీయసవనాత్ తృతీయసవనాత్ పరి తృతీయసవనాదితి తృతీయసవనాత్ పరిశేరే శేరే యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యై సంతత్యా ఇది సంతత్యై బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంది సహ సో యి వా అధ్వర్యు అధ్వర్యు సత్ సద్య యోమం సోమముపావహరన్ ఉపావహరాన్ సర్వాభ్య ఉపావహరన్నిపా అవహరన్ సర్వాభ్యో దేవతాభ్య దేవతాభ్యముపావహరేత్ ఉపావహరేది ఉపావహరేదిత్యుపా అవహరేత్ ఇది హృదయ హృదయ త్వా ేతి ఇత్యాహ ఆహ మనుష్యేభ్య మనుష్యేభ్య ఏవైతేన ఏతేన కరోతి కరోతి మనసే మనసే త్వా త్వేతి ఇత్యాహ ఆహ పితృభ్య పితృభ్య పితృభ్య ఇది పితృభ్య ఏవైతేన ఏతేన కరోతి కరోతి దివే దివే త్వా సూర్యాయ సూర్యాయ త్వా త్వేతి ఇత్యాహ ఆహ దేవేభ్య దేవేభ్య ఏవైతేన ఏదేన కరోతి కరోత్యేతావతీ ఏతావతీర్వై వై దేవతా దేవతాస్తాభ్య ఆభ్య ఏవైనం ఏనకం సర్వాభ్య సర్వాభ్య ఉపావహరతి ఉపావహరతి పురా ఉపావహరతీత్యుపావహరతి పురా వాచ వాచ ప్రవచితో ప్రవచితో ప్రాతరణువాకం ప్రవచితోరితి ప్రావచితో ప్రాతరణువాకమపాకరోతి ప్రాతరణువాకమితి ప్రాతః అనువాకం ఉపాకరోతి యావతీ ఉపాకరోతీత్యుపా ఆకరోతి యావత్యేవ ఏవవాక్ వాక్ తామవ అవరుంధే రుంధేపః అపోగ్రే అగ్రే అభివ్యాహరతి అభివ్యాహరతి యజ్ఞ అభివ్యాహరతీత్యభివ్యాహరతి యజ్ఞో వై వా ఆపః ఆపో యజ్ఞం యజ్ఞమేవ ఏవాభి అభివాచం వాచం వి విసృజతి సృజతి సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగస్య నో అన్వాహ ఆహ పశవ పశవో వై వై ఛందాగుంసి ఛందాగుంసి పశూన్ పశూనేవ ఏవా అవరుంధే రుంధే గాయత్ర్యా గాయత్ర్యా తేజస్కామస్య తేజస్కామస్య పరి తేజస్కామస్యేతి తేజ కామస్య పరిద్యాత్ దృష్టుభా తృష్ుభేంద్రియకామస్య ఇంద్రియకామస్య జగద్యా ఇంద్రియకామస్యేతి ఇంద్రియకామస్య జగద్యా పశుకామస్య పశుకామస్యానుష్ుభా పశుకామస్యేతి పశుకామస్య అనుష్ుభా ప్రతిష్టాకామస్య అనుష్ుభేత్యనోస్తుభా ప్రతిష్టాకామస్య పంక్త్యా ప్రతిష్టాకామస్యేతి ప్రతిష్టాకామస్య పంక్త్యా యజ్ఞకామస్య యజ్ఞకామస్య విరాజా యజ్ఞకామస్యేతి యజ్ఞకామస్య విరాజాన్నకామస్య విరాజేతి వీరాజా అన్నకామస్య శృణోతు అన్నకామస్యేత్యన్నకామస్య శృణోత్పగ్ని అగ్ని సమిధా సమిధాహవం సమిధేతి సంవిధా అవం మే మణి ఇత్యాహ ఆహ సవితృప్రసూత సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏవ దేవతాభ్య దేవతాభ్యో నివేద్య నివేద్యాపః నివేద్యేతి నివేద్య అపోచ్చ అచ్చైతి ఏత్యపః అపరిష్య ఇష్య హోతః హోదరి ఇత్యాహ ఆహేషితం ఇషితకం హి కర్మ కర్మ క్రియతే క్రియతే మైత్రావరుణస్య మైత్రావరుణస్య తమసాధ్వర్యో మైత్రావరుణస్యేతి మైత్రావరుణస్య తమసాధ్వర్యమా చమసాధ్వర్యమిది చమసాధ్వర్యో ఆద్రవ ద్రవేతి ఇత్యాహ ఆహ మిత్రావరుణౌ మిత్రావరుణౌ వై మిత్రావరుణావితి మిత్రావరుణౌ వా అపాం అపాం నేతారౌ నేతారౌ తాభ్యాం తాభ్యామేవ ఏవైనాహ ఏనాచ్ఛ అచ్ఛైతి ఏతి దేవీః దేవీరాపః ఆపో అపాం అపాన్నపాత్ నపాదితి ఇత్యాహ ఆహాహుత్యా ఆహుత్యైవ ఆహుత్యేత్యాహుత్యా ఏవైనాహ ఏనా నిష్క్రియ నిష్క్రియ గృహ్ణాతి నిష్క్రియేతి నిహీక్రియ గృహ్ణాత్యథో అథో హవిష్కృతానాం అథో ఇత్యథో హవిష్కృతానామేవ హవిష్కృతానామితి హవిః కృతానాం ఏవాభిహృతానాం అభిహృతానాం గృహ్ణాతి అభిహృతానామిత్యభిహృతానాం గృహ్ణాతి కార్షిః కార్షిరసి అసీతి ఇత్యాహ ఆహ శమలం శమలమేవ ఏవాసాం ఆసామప అపప్లావయతి ప్లావయతి సముద్రస్య సముద్రస్య వహ ఓక్షిత్యై అక్షిత్యావుత్ ఉన్నయే నయనిది ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాదద్యమానాః అద్యమానాః ప్రీయమానాః ప్రీయమానా ఆపః ఆపో న క్షీయందే క్షీయందే యోనిః యోనిర్వై వై యజ్ఞస్య యజ్ఞస్య చాత్వారం చాత్వారం యజ్ఞః యజ్ఞోపసతీవరీః వసతీవరీరే హోతృచమసం హోతృచమసం చ హోతృచమసమితి హోతృచమసం చ మైత్రావరుణచమసం మైత్రావరుణచమసం మైత్రావరుణచమసమితి మైత్రావరుణాచమసం సర్గస్పర్శ సర్గస్పర్శ వసదీవరీ సర్గస్పర్శేతి సంస్పర్శ వసదీవరీర్వ్యానయతి వ్యానయతి యజ్ఞస్య వ్యానయతీతి వ్యానయతి యజ్ఞస్య సయోనిత్వాయ సయోనిత్వాయాసో సయోనిత్వాయేతి సయోనీత్వాయ అథో స్వాద్ అథోరిత్యథో స్వాదేవ ఏవైనాహ ఏనాయోనే యోనే ప్రజనయతి జనయత్యధ్వర్యో అధ్వర్యో వే అధ్వర్యో ఇత్యధ్వర్యో అవేరపా అపా ఇతి ఇత్యాహ ఆహోత ఉతే ఏమనన్నమో అనన్నమరుద ఉతేమాహ ఇమా పశ్య పశ్యేతి ఇది వావ వావైతత్ ఏతదాహ ఆహయతి యజ్ఞిష్టోమ అగ్నిష్టోమో జుహోతి అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమ జుహోతి యది యద్యుక్త్య ఉక్త్య పరిధౌ పరిధౌని పరిధావితి పరిధౌ నిమాహర్షి మహర్షి యది యద్యది రాత్ర అతిరాత్రో యజు అతిరాత్ర ఇత్యది రాత్ర యజుర్వదన్ వదన్ ప్రపద్యతే ప్రద్యతే యజ్ఞక్రతూనాం యజ్ఞక్రతూనాం వ్యావృత్తి యజ్ఞక్రతూనామితి యజ్ఞక్రతూనాం వ్యావృత్యా ఇది వి ఆవృత్తి దేవస్య సవితుః సవితుః ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రసవే ఇది గ్రావాణం గ్రావాణమా ఆదత్తే దందే ప్రసోగోగ్యై ప్రసోగోగ్యా అశ్వినోః ప్రసోగోగ్యా ఇది ప్రాసోక్తి అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామిది బాహుభ్యామిది బాహోభ్యాం ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ హి దేవానాం దేవానామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం రోష్ణ రోష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామిది ఇత్యాహ ఆహయత్యై యత్యై పశవ పశవో వై వై సోమ సోమో వ్యాన వ్యాన ఉపాగుంశసవన వ్యానైతి లీయన ఉపాగుంశసవనోయత్ ఉపాగుంశసవన ఇత్యుపాగుంశుసవన యదుపాగుంశుసవనం ఉపాగుంశుసవనమభి ఉపాగుంశుసవనమిత్యుపాగుంశుసవనం అభిమిమీదే మిమీదే వ్యానం వ్యానమేవ వ్యానమితి వీహనం ఏ పశుషు పశుషు దాతి దాతీంద్రాయ ఇంద్రాయ త్వేంద్రాయ ఇంద్రాయ త్వేది ఇది మిమీతే ఇమీతేంద్రాయ ఇంద్రాయ హి సోమ సోమ ఆహ్రియదే ఆహ్రియదే పంచ ఆహ్రియదైత్యాహ్రియదే పంచ కృత్వో యజుషా యజుషా మిమీతే ఇమీతే పంచాక్షరా పంచాక్షరా పంక్తి పంచాక్షరేది పంచాక్షరా పంక్తి పాంక పాంకో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధే పంచ పంచ కృత్వస్తూష్ణీం తూష్ణీం దశ దశ సంపద్యంతే పద్యంతే దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేది దశాక్షరా విరాడన్నం విరాటి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాటి వీరాట్ విరాజైవ విరాజేది వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధే శ్వాత్రాః శ్వాత్రాస్థ సవృత్రతురః వృత్రతురైరి వృత్రతురైరి వృత్రాతురః ఇత్యాహ ఆహైష ఏష వై వాపా అపాకం సోమపీఠ సోమపీఠోయ సోమపీఠ ఇది సోమాపీఠ ఏవం ఏవం వేద వేదన నాప్సు అప్స్వార్తి అప్స్విత్యపోసు ఆర్తిమా ఆర్చతి రక్షతి యత్తే దే సోమ సోమదివి ఇది జ్యోతి జ్యోతిరి ఇత్యాహ ఆహైభ్య ఏభ్య ఏవ ఏవైనం ఏనం లోకేభ్య లోకేభ్యసం సంభరతి భరతి సోమ సోమో వై వైరాజా రాజా దిశ దిశోభి అభ్యధ్యాయత్ అధ్యాయత్స సరిష దిశోను అను ప్రావిశత్ అవిషత్ ప్రాగపాక్ అపాగుదక్ ఉదగధరాక్ అధరాగితి ఇత్యాహ ఆదిభ్య దిభ్యవ దిభ్యైతి దిగేభ్య ఏవైనం ఏనకం సం సంభరతి భరద్యథో అథో దిశ అథో ఇత్యథో దిశ ఏవ ఏవాస్మై అస్మావ అపరుంధే రుంధేంబ అంబని నిష్వర స్వరేది ఇత్యాహ ఆహ కాముకాః కాముకా ఏనం ఏనగ్ని స్త్రియ స్త్రియో భవంతి భవంతి యః ఏవం ఏవం వేద వేద యత్ యత్తే తే సోమ సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగృవి జాగృవీతి ఇత్యాహ ఆహైష ఏష వై వై సోమస్య సోమస్య సోమపీఠ సోమపీఠో యః సోమపీఠ ఇది సోమాపీఠ యేవం ఏవం వేద వేదన న సౌమ్యాం సౌమ్యామార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి ఘ్నంది ఘ్నంది వై వా ఏతత్ ఏతత్ సోమం సోమం యత్ యదభిషణ్వంతి అభిషణ్వంతి అగుంశూన్ అభిషణ్వంతీత్యభిశృణ్వంతి అగుంశూనప అపగృహ్ణాతి గృహ్ణాతి త్రాజతే త్రాజత ఏవ ఏనం ప్రాణా ప్రాణా వై ప్రాణాది ప్రాణా వా అగుంశవ అగుంశవ పశవ పశవ సోమ సోమోగుంశూన్ అగుంశూన్ పునః పునరపి అపి సృజతి సృజతి ప్రాణాన్ ప్రాణామేవ ప్రాణాది ప్రాణాన్ ఏ పశుషు పశుషు దాది దాది ద్వౌ ద్వౌ ద్వౌ ద్వావపి ద్వౌ ద్వావితి ద్వౌ ద్వౌ అపి సృజతి సృజతి తస్మాత్ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ ప్రాణా ద్వౌ ద్వావితి ద్వౌ ద్వౌ ప్రాణాది ప్రాణా ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వా ఏష యదుపాగుంశు ఉపాగుంశుర్యత్ ఉపాగుంశురిపాగుంశు యదుపాగుష్వగ్రాహ ఉపాగుష్వగ్రాగ్రహాహ ఉపాగుష్వగ్రాపాగుంశు అగ్రాహ రహ గృహ్యంతే గృహ్యంతే ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాను అను ప్రయంతి యంతి రుణ అరుణోహ తస్మా స్మాహ ఆహౌపవేశి ఔపవేశి ప్రాతసవనే ఔపవేశిత్యోపవేశి ప్రాతసవన ఏ ప్రాతసవన ఇది ప్రాత సవనే ఏవాహం అహం యజ్ఞం యజ్ఞకంసం సర్గస్థాపయామి స్థాపయామి తేన తత సర్గస్థితేన సర్గస్థితేన చరామి సర్గస్థితేనేది సంస్థితేన చరామీతి ఇత్యష్టౌ అష్టౌ కృత్వః కృత్వోగ్రే అగ్రేభి అభిషుణోతి సునోద్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేద్యష్టాక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం రాతస్సవనం రాతస్సవనం రాతస్సవనం రాతస్సవనమిది ప్రాతః సవనం రాతస్సవనమేవ రాతస్సవనమిది ప్రాతః సవనం ఏవతేన ఏనాప్నోతి ఆప్నోత్యేకాదశ ఏకాదశ కృత్వః కృత్వో ద్వితీయం ద్వితీయమేకాదశాక్షర ఏకాదశాక్షరా ద్రిష్టుప్ ఏకాదశాక్షరేద్యేకాదశాక్షర ద్రిష్టుప్్రైష్టుభం ప్రైష్టుభం మాధ్యందినం మాధ్యందినకం సవనం సవనం మాధ్యందినం మాధ్యందినమేవ ఏ సవనం సవనం తేన ఏనాత్మవతి ఆత్మవతి ద్వాదశ ద్వాదశ కృత్వః కృత్వస్తృతీయం తృతీయం ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరేది ద్వాదశాక్షరా జగతి జాగతం జాగతం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనమితి తృతీయసవనం తృతీయసవనమేవ తృతీయసవనమితి తృతీయసవనం ఏవతేన ఏనాత్మవతి ఆత్మోత్యేతాం ఏతాగుంహ హవావ వావసః స యజ్ఞస్య యజ్ఞస్య సర్గస్థితిం సర్గస్థితిమువాచ సర్గస్థితిమిది సంస్థితిం వాచాస్కందాయ అస్కందాయాస్కన్నం అస్కన్నగం హి తత్ తద్యత్ యద్యజ్ఞస్య యజ్ఞస్య సర్గస్థితస్య సర్గస్థితస్య స్కందతి సర్గస్థితస్యేది సంస్థితస్య స్కందత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహుర్గాయత్రీ గాయత్రీ వావ వావ ప్రాతస్సవనే ప్రాతస్సవనేన ప్రాతస్సవన ఇది ప్రాతః సవనే నాదివాదే అతివాదై అతివాదైత్యతివాదే ఇత్యనదివాదుక అనదివాదుక ఏనం అనదివాదుక ఇత్యనదివాదుక ఏనం భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతి యః ఏవం ఏవం వేద వేద తస్మాత్ తస్మాదష్టావష్టౌ అష్టావష్టౌ కృత్వః అష్టావష్టావిత్యష్టౌ అష్టౌ కృత్వాభిషుక్యం అభిషుక్యం బ్రహ్మవాదినః అభిషుక్యమిత్యభిషుక్యం బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి పవిత్రవంతః పవిత్రవంతోన్యే పవిత్రవంత ఇది పవిత్రవంతః అన్యే గ్రహాః గ్రహా గృహ్యంతే గృహ్యంతే కిం పవిత్రః కిం పవిత్ర ఉపాగుంశుః కిం పవిత్ర ఇది కిం పవిత్రః ఉపాగుంశురితి ఉపాగుంశురిత్యుపాగుంశుః ఇది వాక్పవిత్రః వాక్పవిత్ర ఇది వాక్పవిత్ర ఇది వాక్ పవిత్రః ఇది బ్రూయాద్ బ్రూయాద్వాచః వాచస్పతయే పతయే భవస్వ భవస్వవాజిన్ వాజిన్నిది ఇత్యాహ ఆహ వాచా వాచైవ ఏవైనం ఏనం పవయతి పవయతి కృష్ణః కృష్ణో అగుంశుభ్యాం అగుంశుభ్యామిది అగుంశుభ్యామిత్యగుంశుభ్యాం ఇత్యాహ ఆహ కృష్ణః కృష్ణో హి హ్యేతౌ ఏతావగుంశు అగుంశూయౌ అగుంశూ ఇత్యగుంశూ యో సోమస్య సోమస్య గభస్థిభూత గభస్థిభూత ఇది గభస్థిభూత ఇది గభస్థీభూత ఇత్యాహ ఆహ గభస్థినా గభస్థినా హి హ్యేనం ఏనం పవయతి పవయతి దేవ దేవో దేవానాం దేవానాం పవిత్రం పవిత్రమసి అసీతి ఇత్యాహ ఆహ దేవ దేవో హి హ్యేష ఏష సమ్ దేవానాం పవిత్రం పవిత్రం ఏషాం భాగ భాగోసి ఆసి తేభ్యస్త్వా తేతి ఇత్యాహ ఆహయేషాం ఏషాగుం హి ఏష భాగ భాగస్తేభ్యేభ్యేనం ఏనం గృహ్ణాతి గృహ్ణాది స్వాంగృత స్వాంగృతోసి అసీతి ఇత్యాహ ఆహ ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవ స్వం స్వమకృత అకృత మధుమతీ మధుమతీర్ణ మధుమతీరి మధుమతి నైష ఇషస్కృతి కృధీతి ఇత్యాహ ఆహ సర్వం సర్వమేవ ఏవాస్మై అస్మాదిదం ఇదగ్రస్వదయతి స్వదయతి విశ్వేభ్య విశ్వేభ్యస్వా త్వేంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యేది ఇత్యాహ ఆహోభయేషు ఉభయేష్వేవ ఏవదేవ మనుష్యేషు దేవమనుష్యేషు ప్రాణాన్ దేవమనుష్యేష్విది దేవ మనుష్యేషు ప్రాణాన్ దధాతి ప్రాణాది ప్రాణాన్ దధాతి మన మనస్వా త్వాశ్రౌ అశ్విది ఇత్యాహ ఆహ మన మన ఏవాశ్నుదే అశ్నుత ఉరు ఉర్వందరిక్షం అందరిక్షమను అన్విహి ఇహీతి ఇత్యాహ ఆహాంతరిక్షదేవత్యః అంతరిక్షదేవత్యో హి అంతరిక్షదేవత్యంతరిక్షాదేవత్యః ఇ ప్రాణ ప్రాణస్వాహ ప్రాణ ఇది ప్రాణ స్వాహత్వా త్వాసుభవ సుభవ సూర్యాయ సుభవ ఇది సోభవ సూర్యాయేతి ఇత్యాహ ఆహ ప్రాణా ప్రాణా వై ప్రాణాది ప్రాణా వై స్వభవస స్వభవసో దేవా స్వభవసై స్వాభవస దేవాస్తేషు ఏష్వేవ ఏవ పరోక్షం పరోక్షం జుహోతి పరోక్షమిది పరాక్షం జుహోతి దేవేభ్య దేవేభ్యస్వా స్వామరీచిపేభ్య మరీచిపేభ్యైది మరీచిపేభ్యైది మరీచీపేభ్య ఇత్యాహ ఆహాదిత్యస్య ఆదిత్యస్య వై వై రశ్మయ రశ్మయో దేవాః దేవామరీచిపాః మరీచిపాస్తేషాం మరీచిపాది మరీచీపాః తేషాం తత్ తద్భాగధేయం భాగధేయం తాన్ భాగధేయమితి భాగధేయం తానేవ ఏవతేన తేన ప్రేణాది ప్రేణాది ఇది కామయేత కామయేత వరుషుకః వరుషుకః పర్జన్యః పర్జన్య స్యాద్ స్యాదితి ఇది నీచా నీచా హస్తేన హస్తేన నిమృజ్యాద్ మృజ్యాద్ వృష్టిం వృష్టిమేవ ఏవని నియచ్చతి గచ్చతి యది యది కామయేత కామయేత అవరుషుకః అవరుషుకః స్యాద్ స్యాదితి ఇత్యుత్తానేన ఉత్తానేన ని ఉత్తానేనేత్యుదానేన నిమృజ్యాద్ మృజ్యాద్ వృష్టిం వృష్టిమేవ ఏవోద్ ఉద్యచ్చతి యచ్చతి యది యద్యభిచరేత్ అభిచరేదమం అభిచరేదిత్యభిచరేత్ అమం జహి జహ్యథ అథ త్వా త్వాహోష్యామి తోష్యామీతి ఇది బ్రూయాద్ బ్రూయాదాహుతిమ్ ఆహుతిమేవ ఆహుతిమిత్యాహుతిమ్ ఏవైనం ఏనం ప్రేప్సన్ ప్రేప్సనహంతి ప్రేప్సన్నిది ప్రాహీప్సన్ హంతి యది యది దూరే దూరే స్యాద్ స్యాదా ఆతమితో తమితోస్తిష్ఠేత్ తిష్ఠేత్ ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాస్య అస్యానుగత్య అనుగత్య హంతి అనుగత్యేద్యనుగత్య హంతి యది యద్యభిచరేత్ అభిచరేదముష్య అభిచరేదిత్యభిచరేత్ అముష్యత్వా త్వా ప్రాణే ప్రాణే సాధయామి ప్రాణ ఇది ప్రాణే సాధయామీతి ఇది సాధయేత్ సాధయేదసన్న అసన్నో వై వై ప్రాణ ప్రాణ ప్రాణం ప్రాణ ఇది ప్రాణ ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాస్య అస్య సాధయతి సాధయతి షడ్భిః షడ్భిరగుంషుభిః షడ్భిరితి షడ్భిః అగుంషుభిః పవయతి అగుంషుభిరిత్యగుంషోభిః పవయతి షట్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిరిత్రుతుభిః ఏవైనం ఏనం పవయతి పవయతి త్రిః త్రిః పవయతి పవయతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏభిః ఏభిరేవ ఏవైనం ఏనం లోకైః లోకైః పవయతి పవయతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాత్రయః త్రయః పశూనాం పశూనాగం హస్తాదానాః హస్తాదానా ఇది హస్తాదానా ఇది హస్తాదానాః ఇది యత్ యత్రిః త్రిరుపాగుంషుం ఉపాగుంషుకుం హస్తేన ఉపాగుంషుమిత్యుపాగుంషుం హస్తేన విగృహ్ణాతి విగృహ్ణాతి తస్మాత్ విగృహ్ణాతీతి విగృహ్ణాతి తస్మాత్రయః త్రయః పశూనాం పశూనాగుం హస్తాదానాః హస్తాదానాః పురుషః హస్తాదానా ఇది హస్తాదానాః పురుషో హస్తీ హస్తీ మర్కటః మర్కట ఇది మర్కట దేవా వై వై యజ్ఞే కుర్వత అకూర్వత తదసురా అసురా అకూర్వత అకూర్వత తే దేవా దేవా ఉపాగుంశౌ ఉపాగుంశౌ యజ్ఞం ఉపాగుంశా విద్యుపాగుంశౌ యజ్ఞం సర్గస్థాప్యం సర్గస్థాప్యమపశ్యన్ సర్గస్థాప్యమితి సంస్థాప్యం అపశ్యంతం తమోపాగుంశౌ ఉపాగుంశౌ సమ్ ఉపాగుంశా విద్యుపాగుంశౌ సమస్థాపయన్ అస్థాపయంతే ఏసురా అసురా వజ్రం వజ్రముద్యత్య ఉద్యత్య దేవాన్ ఉద్యత్యేద్యుదయత్య దేవానవి అభ్యాయంద ఆయంతతే ఏ దేవా దేవా బిభ్యత బిభ్యత ఇంద్రం ఇంద్రముప ఉపాధావన్ అధావంతాన్ తానింద్ర ఇంద్రోవంతర్యామేణ అంతర్యామేణాంత అంతర్యామేణేత్యంతయామేన అంతరధత్త అధత్త తదంతర్యామస్య అంతర్యామస్యాంతర్యామత్వం అంతర్యామస్యేత్యంతయామస్య అంతర్యామత్వం యత్ అంతర్యామత్వమిత్యంతర్యామత్వం యదంతర్యామ అంతర్యామో దృశ్యతే అంతర్యామ ఇత్యంతయామ దృశ్యతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ ఏవ తద్యజమాన యజమానోంత అంతర్ధత్తే ధత్తేంత అంతస్తే ఏ దధామి దధామి ద్యావా పృథివీ యావా పృథివీ అంత ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరులు కుర్వంతరిక్షం అంతరిక్షమిది ఇత్యాహ ఆహైభిః ఏభిరేవ ఏవ లోకైః లోకైర్యజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానంత అంతర్ధత్తే ధత్తేతే ఏ దేవా దేవా అమన్యంత అమన్యంతేంద్ర ఇంద్రో వై వా ఇదం ఇదమభూత్ అభోద్యత్ యద్వయం వయగ్రస్మ స్మైతి ఇది తే బ్రువన్ అబ్రువన్ మఘవన్ మఘవన్ననో మఘవన్యతి మఘవన్ అనున నా ఆభజ భజేతి ఇది సజోషాహ సజోషా దేవైః సజోషా ఇది సజోషాహ దేవైరవరైః అవరైః పరైః పరైశ్చ చేతి ఇత్యబ్రవీద్ అబ్రవీద్యే ఏ చ చైవ ఏవ దేవాః దేవాః పరే పరేయే ఏ చ చావరే అవరేతాన్ తానుభయాన్ ఉభయానన్వాభజత్ అన్వాభజత్ సజోషాహ అన్వాభజదిత్యనో ఆభజత్ సజోషా దేవైః సజోషా ఇది సజోషాహ దేవైరవరైః అవరైః పరైః పరైశ్చ చేతి ఇత్యాహ ఆహజే ఏ చ చైవ ఏవ దేవాః దేవాః పరే పరేయే ఏ చ చావరే అవరేతాన్ తానుభయాన్ ఉభయానన్వాభజతి అన్వాభజత్యంతర్యామే అన్వాభజతీత్యనో ఆభజతి అంతర్యామే మఘవన్ అంతర్యామైత్యంతయామే మఘవన్మాదయస్వ మఘవన్నితి మఘవన్ మాదయస్వేతి ఇత్యాహ ఆహ యజ్ఞాద్ యజ్ఞాదేవ ఏవ యజమానం యజమానన్న నాంతః అంతరేతి ఏద్యుపజామగృహీత ఉపజామగృహీతోసి ఉపజామగృహీత ఇత్యుపజామాగృహీత అసీతి ఇత్యాహ ఆహాపానస్య అపానస్య ధృత్యై అపానస్యేద్యుపానస్య ధృత్యయత్ యదుభౌ ఉభావపవిత్రౌ అపవిత్రౌ గృహ్యేజాతాం గృహ్యేజాతాం ప్రాణం ప్రాణమపాన ప్రాణమితి ప్రాణం అపానోను అపానయుద్యపాన అనుని మృచ్ఛేద్ మృచ్ఛేద్ ప్రమాయుగ ప్రమాయుగ స్యాద్ ప్రమాయుగ ఇది ప్రామాయుగ స్యాత్ పవిత్రవాన్ పవిత్రవానందర్యామ పవిత్రవానితి పవిత్రవాన్ అంతర్యామో గృహ్యతే అంతర్యామైత్యంతయామ గృహ్యతే ప్రాణాపానయో ప్రాణాపానయోర్విధృత్యై ప్రాణాపానయోరితి ప్రాణాపానయో విధృత్యై ప్రాణాపానౌ విధృత్యా ఇది విధృత్యై ప్రాణాపానౌ వై ప్రాణాపానామిది ప్రాణాపానౌ వా ఏతౌ ఏతౌ యత్ యదుపాగుష్వంతర్యామౌ ఉపాగుష్వంతర్యామౌ వ్యాన పాగుష్వంతర్యామా విద్యుపాగుంషు అంతర్యామౌ జ్ఞాన ఉపాగుంషు సవన జ్ఞానైతి వి అన ఉపాగుంషు సవనోజం ఉపాగుంషు సవన ఇత్యుపాగుంషు సవన ఇం కామయేత కామయేత ప్రమాయుక ప్రమాయుక స్యాత్ ప్రమాయుక ఇది ప్రామాయుక స్యాదితి ఇత్యసర్గస్పృష్టౌ అసర్గస్పృష్టౌ తస్య అసర్గస్పృష్టా విద్యసం సృష్టౌ తస్య సాధయేత్ సాధయేద్ జ్ఞానేన జ్ఞానేనైవ జ్ఞానేనేతి వి అనేన ఏవాస్య అస్య ప్రాణాపానౌ ప్రాణాపానౌ వి ప్రాణాపానావిది ప్రాణ అపానౌ విచ్ఛినద్ది ఛినద్ది తాజగ్ తాజగ్ ప్రమీయతే నీయతేజం ఇం కామయేత కామయేత సర్వమాయు ఆయుర్యాత్ యాదితి ఇది సర్గస్పృష్టౌ సర్గస్పృష్టౌ తస్య సర్గస్పృష్టావితి సంస్పృష్టౌ తస్య సాధయేద్ సాధయేద్వ్యానేన వ్యానేనైవ వ్యానేనేతి వీరనేన ఏవాస్య అస్య ప్రాణాపానౌ ప్రాణాపానౌ సం ప్రాణాపానావిజిత్ ప్రాణాపానౌ సంతనోతి తనోతి సర్వం సర్వమాయుః ఆయురేతి ఏతీత్యేతి వాగ్వై వాదేషా ఏషాయత్ యదైంద్రవాయవః ఈంద్రవాయవో యత్ ఐంద్రవాయవైత్యైంద్రవాయవః యదైంద్రవాయవాగ్రాహ ఐంద్రవాయవాగ్రామిత్యైంద్రవాయవాగ్రహ గ్రహా గృహ్యంతే గృహ్యందేవాచనం వాచమేవ ఏవాను అనుప్ర ప్రయంతి యంతి వాయుం వాయుం దేవా దేవా అబ్రువన్ అబ్రువన్ సోమం సోమగం రాజానం రాజానగుంహనామ నామేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మదగ్రాహ మదగ్రావ మదగ్రా ఇది మదగ్రాహ ఏ వహ ఓగ్రహా గ్రహా గృహ్యాంతై గృహ్యాంతా ఇది తస్మాత్ తస్మాదైంద్రవాయవాగ్రాహ ఐంద్రవాయవాగ్రాగ్రహా ఐంద్రవాయవాగ్రా ఇంద్రవాయవాగ్రహ గ్రహా గృహ్యంతే గృహ్యంతే తమ్ తమఘ్నన్ అఘ్నన్ సహ సోభూయత్ అభూయత్తం తమ్ దేవా దేవాన నోప ఉపాధృష్ణవన్ అధృష్ణవంతే తే వాయుం వాయుమబ్రువన్ అబ్రువన్నిమం ఇమన్న స్వదయ స్వదయేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మద్దేవత్యాని మద్దేవత్యాన్యేవ మద్దేవత్యానీతి మదేవత్యాని ఏవః వాహపాత్రాణి పాత్రాణ్యుచ్యాంతై ఉచ్యాంతా ఇది తస్మాత్ తస్మాన్నానాదేవత్యాని నానాదేవత్యాని సంతి నానాదేవత్యానీతి నానాదేవత్యాని సంతి వాయువ్యాని వాయువ్యాన్యుచ్యంతే ఉచ్యంతే తమ్ తమేభ్యేభ్యో వాయు వాయురేవ ఏవాస్వదయత్ అస్వదయత్ తస్మాత్ తస్మాద్విద్ యద్భూయతి పూయతి తత్ప్రభాతే ప్రభాతేవి ప్రభాత ఇది ప్రభాతే విషజంతి సజంతి వాయు వాయురి తస్య పవయిత పవయిత స్వదయిత స్వదయిత తస్య తస్య విగ్రహణం విగ్రహణన్న విగ్రహణమితి విగ్రహణం నావిందన్ అవిందన్ సాదిభిః అదిదిరబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణా అథ అథ మయా మయావి వివృణీధ్వం వృణీధ్వం మద్దేవత్యాహ మద్దేవత్యా ఏవ మద్దేవత్యా ఇది మద్దేవత్యాహ ఏవః వసోమాహ సోమాః సన్నాహ సన్నా అసన్ అసన్నితి ఇత్యుపయామగృహీత ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసీతి ఇద్యాహ ఆహాదిదేవత్యాహ అదిదేవత్యాస్తేన అదిదేవత్యా ఇదిదేవత్యాహ తేన యాని యాని దారుమయాణి దారుమయాణి పాత్రాణి దారుమయాణీతి దారుమయాణి పాత్రాణ్యస్యై అస్యైతాని తాని యోనేః యోనేః సంభూతాని సంభూతాని యాని సంభూతానీతి సంభూతాని యాని మృణ్మయాని మృణ్మయాని సాక్షాత్ మృణ్మయానీతి మృతమయాని సాక్షాత్తాని సాక్షాదితి సాక్షాత్ తాన్యస్యై అస్యై తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహవాగ్ వాగ్వై వై పరాచీ పరాచవ్యాకృత అవ్యాకృతావదత్ అవ్యాకృతేద్యవీ ఆకృత అవదత్తే తే దేవా దేవాంద్రం ఇంద్రమబ్రువన్ అబ్రువన్నిమాం ఇమాన్న నోవాచం వాచం వ్యాకురు వ్యాకుర్విది వ్యాకుర్విది వి ఆకురు ఇది సహ సో అబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మహ్యం మహ్యమిష చైవ ఏవైష ఏష వాయవే వాయవే సహ సహ గృహ్యాతై గృహ్యాత ఇది తస్మాత్ తస్మాదైంద్రవాయవ ఐంద్రవాయవ సహ ఐంద్రవాయవైంద్రవాయవ సహ గృహ్యతే గృహ్యతే తాం తామింద్ర ఇంద్రో మధ్యత మధ్యతో అవక్రమ్య అవక్రమ్య వ్యాకరోత్ అవక్రమ్యేత్యవాక్రమ్య వ్యాకరోత్ తస్మాత్ వ్యాకరోదితి వి ఆకరోత్ తస్మాదియం ఇయం వ్యాకృత వ్యాకృతా వాగ్ వ్యాకృతేతి వి ఆకృత వాగుద్యతే ఉద్యతే తస్మాత్ తస్మాత్ సకృత్ సకృదింద్రాయ ఇంద్రాయ మధ్యత మధ్యతో గృహ్యతే గృహ్యతే ద్విః దుర్వాయవే వాయవే ద్వౌ ద్వౌ హి సహ సవరౌ వరావృణీత అవృణీతేత్యవృణీత మిత్రం దేవా దేవా అబ్రువన్ అబ్రువన్ సోమం సోమగం రాజానం రాజానగుంహనామ హనామేతి ఇతి సః సోబ్రవీద్ అబ్రవీన్న నాహం అహకం సర్వస్య సర్వస్య వై వా అహం అహం మిత్రం మిత్రమస్మి అస్మీతి ఇతి తమ్ నమబ్రువన్ అబ్రువన్ హనామ హనామేవ ఏవేతి ఇతి సః సోబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై పయసా పయసైవ ఏవమే మే సోమం సోమగ్రశ్రేణన్ శ్రేణన్ని ఇది తస్మాద్ తస్మాన్ మైత్రావరుణం మైత్రావరుణం పయసా మైత్రావరుణమితి మైత్రావరుణం పయసా శ్రేణంది శ్రేణంది తస్మాద్ తస్మాద్ పశవ పశవోప అపాక్రామన్ అక్రామన్ మిత్ర మిత్ర సన్ సన్ క్రూరం క్రూరమక అకరితి ఇది క్రూరం క్రూరమివ ఇవ ఖలు ఖలు వై వా ఏష కరోతి కరోతి యః సోమేన సోమేన యజతే యజతే తస్మాద్ తస్మాద్ పశవ పశవోప అపక్రామంతి క్రామంతి యత్ యన్మైత్రావరుణం మైత్రావరుణం వయసా మైత్రావరుణమితి మైత్రావరుణం వయసా శ్రేణాతి శ్రేణాతి పశుభిః పశుభిరేవ పశుభిరితి పశుభిః ఏవ తత్ తన్మిత్రం మిత్రకం సమర్థయతి సమర్థయతి పశుభిః సమర్థయతీతి సంవర్ధయతి పశుభిర్యజమానం పశుభిరితి పశుభిః యజమానం పురా పురా ఖలు ఖలు వావైవం ఏవం మిత్రః మిత్రో వేద అవేదప అపమద్ మత్క్రూరం క్రూరం చక్రుషః చక్రుషః పశవః పశవః క్రమిష్యంతి క్రమిష్యంతీతి ఇది తస్మాద్ తస్మాదేవం ఏవమవృణీత వృణీత వరుణం వరుణం దేవాః దేవా అబ్రువన్ అబ్రువంతయా త్వయాగం శభువా అగం శభువా సోమం అగం శభువేద్యగం శాభువా సోమగం రాజానం రాజానగం హనామ హనామేతి ఇది సః సోబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మహ్యం మహ్యం చైవ ఏవైషః ఏష మిత్రాయ మిత్రాయ సహ సహ గృహ్యాతై గృహ్యాతా ఇది తస్మాద్ తస్మాన్ మైత్రావరుణ మైత్రావరుణః సహ మైత్రావరుణ ఇది మైత్రావరుణః సహ గృహ్యతే గృహ్యతే తస్మాద్ తస్మాద్రాజ్ఞా రాజ్ఞా రాజానం రాజానమగం శభువా అగం శభువా ఘ్నంది అగం శభువేత్యగం శాభువా ఘ్నంది వైశ్యేన వైశ్యేన వైశ్యం వైశ్యగం శూద్రేణ శూద్రేణ శూద్రం శూద్రం నవై వా ఇదం ఇదం దివ దివాన నక్తం నక్తమాసీద్ ఆసీదవ్యావృత్తం అవ్యావృత్తం తే అవ్యావృత్తమిత్యవి ఆవృత్తం తే దేవాః దేవా మిత్రావరుణౌ మిత్రావరుణావబ్రువన్ మిత్రావరుణావిది మిత్రావరుణౌ అబ్రువన్నిదం ఇదన్నః నోవి వివాసయతం వాసయతమితి ఇది తౌ తావబ్రూతాం అబ్రూతాం వరం వరం వృణావహై వృణావహా ఏకః ఏక ఏవ ఏవావత్ ఆవత్పూర్వః పూర్వో గ్రహ గ్రహో గృహ్యాతై గృహ్యాత ఇది ఇది తస్మాద్ తస్మాదైంద్రవాయవః ఐంద్రవాయవః పూర్వః ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవః పూర్వో మైత్రావరుణాద్ మైత్రావరుణాద్ గృహ్యతే మైత్రావరుణాదితి మైత్రావరుణాద్ గృహ్యతే ప్రాణాపానౌ ప్రాణాపానౌ హి ప్రాణాపానామిది ప్రాణ అపానౌ హ్యేతౌ ఏతౌ యత్ యదుపాగస్వంతర్యామౌ ఉపాగస్వంతర్యామౌ మిత్ర ఉపాగస్వంతర్యామా విద్యుపాగంశో అంతర్యామౌ మిత్రోహః ఆహరజనయత్ అజనయద్వరుణః వరుణో రాత్రిం రాత్రిం తదః తదో వై వా ఇదం ఇదం వి వ్యోగోచ్ఛద్ అవోచ్ఛద్యత్ యన్మైత్రావరుణః మైత్రావరుణో దృశ్యతే మైత్రావరుణ ఇది మైత్రావరుణః దృశ్యతే వ్యుష్ట్యై వ్యుష్ట్యాయి వృష్ట్యై యజ్ఞస్య శిరః శిరోవచ్ఛిద్యత అచ్ఛిద్యత తే దేవాః దేవా అశ్వినౌ అశ్వినావబ్రువన్ అబ్రువన్ భిషజౌ భిషజౌ వై వై స్థః స్థ ఇదం ఇదం యజ్ఞస్య యజ్ఞస్య శిరః శిరః ప్రతి ప్రతిధత్తం ధర్తమితి ఇది తౌ తావబ్రూతాం అబ్రూతాం వరం వరం వృణావహై వృణావహై గ్రహః గ్రహ ఏవ ఏవ నౌ నావత్ర అత్రాపి అభిగృహ్యతాం గృహ్యతామిది ఇది తాభ్యాం తాభ్యామేతం ఏతమాశ్వినం ఆశ్వినమగృహన్ అగృహన్ తదః తదో వై వైతౌ తౌ యజ్ఞస్య యజ్ఞస్య శిరః శిరః ప్రతి ప్రత్యధత్తాం అధత్తాం యత్ యదాశ్వినః ఆశ్వినా గృహ్యతే గృహ్యతే యజ్ఞస్య యజ్ఞస్య నిష్కృత్యై నిష్కృత్యైతౌ నిష్కృత్యా ఇది నిహేకృత్యై తౌ దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్నపూతౌ అపూతౌ వై వా ఇమౌ ఇమౌ మనుష్యచరౌ మనుష్యచరౌ భిషజౌ మనుష్యచరావిది మనుష్యాచరౌ భిషజావిది ఇది తస్మాద్ తస్మాద్బ్రాహ్మణేన బ్రాహ్మణేన భేషజం భేషజం న కార్యం కార్యమపూత అపూతో హి ఏషో మేధ్య అమేధ్యోయ యోభిషక్ విషక్తౌ తౌ బహిష్పవమానేన బహిష్పవమానేన పవయిద్వా బహిష్పవమానేనేతి బహిః పవమానేన పవయిద్వా తాభ్యాం తాభ్యామేతమ్ ఏతమాశ్వినమ్ ఆశ్వినమగృహన్ గృహన్ తస్మాత్ తస్మాత్ బహిష్పవమానే బహిష్పవమానే స్తుతే బహిష్పవమాన ఇది బహిః పవమానే స్తుదా అశ్వినః అశ్వినా గృహ్యతే గృహ్యతే తస్మాత్ తస్మాదేవం ఏవం విదుషా విదుషా బహిష్పవమానః బహిష్పవమాన ఉపసద్యః బహిష్పవమాన ఇది బహిః పవమానః ఉపసద్యః పవిత్రమం ఉపసద్యైత్యుపాసద్యః పవిత్రం వై వై బహిష్పవమానః బహిష్పవమాన ఆత్మానం బహిష్పవమాన ఇది బహిః పవమానః ఆత్మానమేవ ఏవపవయతే అవయతే తయోః తయోః శ్రేధా శ్రేధా భైషజ్యం భైషజ్యం వి నిరధు అదధురగ్నౌ అగ్నౌ తృతీయం తృతీయమప్సు అప్సు తృతీయం అప్స్విద్యపోసు తృతీయం బ్రాహ్మణే బ్రాహ్మణే తృతీయం తృతీయం తస్మాత్ తస్మాదుదపాత్రం ఉదపాత్రముపనిధాయ ఉదపాత్రమిత్యుదాపాత్రం ఉపనిధాయ బ్రాహ్మణం ఉపనిధాయేత్యుపానిధాయ బ్రాహ్మణం దక్షిణతః దక్షిణతో నిషాద్య నిషాద్య భేషజం నిషాద్యేతి నిషాద్య భేషజం కుర్యాత్ కుర్యాద్యావత్ యావదేవ ఏవ భేషజం భేషజం తేన తేన కరోతి కరోతి సమర్థుకం సమర్థుకమస్య సమర్థుకమితి సంవర్ధుకం అస్య కృతం కృతం భవతి భవతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ తస్మాత్ సత్యాత్ సత్యాదేకపాత్రాః ఏకపాత్రాద్ విదేవత్యాః ఏకపాత్రా ఇత్యేకపాత్రాః దేవత్యా దృశ్యంతే దేవత్యా ఇది ద్వే దేవత్యాః దృశ్యంతే ద్విపాత్రాః ద్విపాత్రా హూయంతే ద్విపాత్రా ఇది ద్విపాత్రాః హూయంతేకపాత్రాః ఏకపాత్రా దృశ్యంతే ఏకపాత్రా ఇత్యేకపాత్రాః దృశ్యంతే తస్మాత్ తస్మాదేకః ఏకో అంతరతః అంతరతః ప్రాణః ప్రాణో ద్విపాత్రాః ప్రాణ ఇది ప్రాణః ద్విపాత్రా హూయంతే ద్విపాత్రా ఇది ద్విపాత్రాః హూయంతే తస్మాత్ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ బహిష్టాద్ ద్వౌ ద్వావిలి ద్వౌ ద్వౌ బహిష్టాద్ ప్రాణాః ప్రాణాః ప్రాణాః ప్రాణా ఇది ప్రాణాః ప్రాణావి ప్రాణా ఇది ప్రాణాః వా ఏతే ఏతేత్ యద్విదేవత్యాః ద్విదేవత్యాః పశవః ద్విదేవత్యా ఇది ద్విదేవత్యాః పశవ ఇడా ఇడాయత్ ఇదిడాం ఇడాం పూర్వాం పూర్వాం ద్విదేవత్యేభ్య దేవత్యేభ్య ఉపహ్వయేత దేవత్యేభ్యైతి ద్విదేవత్యేభ్య ఉపహ్వయేత పశుభిః ఉపహ్వయేతేత్యుపహ్వయేత పశుభిః ప్రాణాన్ పశుభిరిది పశుభిః ప్రాణానంతః ప్రాణానిది ప్రాణాన్ అంతర్దధీత దధీత ప్రమాయుగః ప్రమాయుగ స్యాత్ ప్రమాయుగ ఇది ప్రామాయుగః స్యాద్విదేవత్యాన్ దేవత్యాన్ భక్షయిత్వా దేవత్యానిచి ద్విదేవత్యాన్ భక్షయిత్వేణాం ఇడాముప ఉపహ్వయతే హయతే ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిచి ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధిత్వా ధిత్వా పశూన్ పశూనుప ఉపహ్వయతే హయతే వాగ్ వాగ్వై వా ఐంద్రవాయవః ఐంద్రవాయవశ్చక్షుః ఐంద్రవాయవైంద్రవాయవః చక్షుర్మైత్రావరుణః మైత్రావరుణశ్రోత్రం మైత్రావరుణ ఇది మైత్రావరుణః శ్రోత్రమాశ్వినః ఆశ్వినః పురస్తాద్ పురస్తాదైంద్రవాయవం ఐంద్రవాయవం భక్షయతి ఐంద్రవాయవమిత్యైంద్రవాయవం భక్షయతి తస్మాత్ తస్మాత్ పురస్తాద్ పురస్తాద్వాచా వాచా వదతి వదతి పురస్తాద్ పురస్తాన్మైత్రావరుణం మైత్రావరుణం తస్మాత్ మైత్రావరుణమిది మైత్రావరుణం తస్మాత్ పురస్తాద్ పురస్తాచక్షుషా చక్షుషా పశ్యతి పశ్యతి సర్వతః సర్వతః పరిహారం పరిహారమాశ్వినం పరిహారమితి పరిహారం ఆశ్వినం తస్మాత్ తస్మాత్ సర్వతః సర్వతః శ్రోత్రేణ శ్రోత్రేణ శృణోతి శృణోతి ప్రాణాః ప్రాణావి ప్రాణా ఇది ప్రాణాః వా ఏతే ఏతేత్ యద్విదేవత్యాః దేవత్యా అరిక్తాని దేవత్యా ఇది ద్విదేవత్యాః అరిక్తాని పాత్రాణి పాత్రాణి సాధయతి సాధయతి తస్మాత్ తస్మాదరిక్తాః అరిక్తా అంతరతః అంతరతః ప్రాణాః ప్రాణాయతః ప్రాణా ఇది ప్రాణాః యతః ఖలు ఖలు వై వై యజ్ఞస్య యజ్ఞస్య వితతస్య విదతస్య న విదతస్యేతి వీదతస్య న క్రియతే క్రియతే తత్ తదను అను యజ్ఞం యజ్ఞం రక్షాగంసి రక్షాగస్య అవచరంతి చరంతి యత్ యదరిక్తాని అరిక్తాని పాత్రాని పాత్రాని సాధయతి సాధయతి క్రియమాణం క్రియమాణమేవ ఏవ తత్ తద్యజ్ఞస్య యజ్ఞస్య శయే శయే రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ దక్షిణస్య అనన్వచారాయే జననోవచారాయ దక్షిణస్య హవిర్ధానస్య అవిర్ధానస్యోత్తరస్యాం అవిర్ధానస్యేతి హవిధానస్య ఉత్తరస్యాం వర్తన్యాం ఉత్తరస్యామిక్షుదరస్యాం వర్తన్యాగం సాధయతి సాధయతి వాచి వాచ్యేవ ఏవ వాచం వాచం దధాతి దధాత్యా ఆ తృతీయసమనాద్ తృతీయసమనాద్పరి తృతీయసమనాది తృతీయసమనాద్ పరి శేరే శేరే యజ్ఞస్య యజ్ఞస్య సందత్తి సందత్యా ఇది సందత్తి బృహస్పతిర్దేవానాహం దేవానాహం పురోహిత పురోహిత ఆసీత్ పురోహిత ఇది పురోహిత ఆసీత్ షండామర్కౌ షండామర్కా వసురాణాం షండామర్కావతి షండామర్కౌ వసురాణాం బ్రహ్మణ్వంత బ్రహ్మణ్వంతో దేవా బ్రహ్మణ్వంత ఇది బ్రహ్మణే వంత దేవా ఆసన్ ఆసన్ బ్రహ్మణ్వంత బ్రహ్మణ్వంతోసురా బ్రహ్మణ్వంత ఇది బ్రహ్మణే వంత అసురాస్తే తేన్య అన్యోన్యం అన్యన్న నాశక్నవన్ అశక్నవన్ అభిభవితం అభిభవితం తే అభిభవితమిభవితం తే దేవా దేవా షండామర్కౌ షండామర్కావప షండామర్కావితి షండామర్కౌ ఉపామంత్రయంత అమంత్రయంతతౌ తావబ్రూతాం అబ్రూతాం వరం వరం మృణావహై మృణావహై గ్రహౌ రహావేవ ఏవనౌ నావత్ర అత్రాపి అపి గృహ్యేతాం గృహ్యేతామితి ఇదాభ్యాం తాభ్యామేతౌ ఏతౌ శుక్రామంథినౌ శుక్రామంథినావగృహన్ శుక్రామంథినావితి శుక్రామంథినౌ అగృహన్ తదః తదో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయస్య యస్యైవం ఏవం విదుష విదుష శుక్రామంథినో శుక్రామంథినో గృహ్యేతే శుక్రామంథినామితి శుక్రామంథినో గృహ్యేతే భవతి గృహ్యేతే ఇది గృహ్యేతే భవత్యాత్మనః ఆత్మనా పరా ప్రాస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి తౌ తౌ దేవా దేవా అపనుద్య అపనుద్యాత్మనే అపనుద్యేత్యపనుద్య ఆత్మన ఇంద్రాయ ఇంద్రాయాజుహవు అజుహవులవనంతౌ అపనుత్తౌ షండామర్కౌ అపనుత్తావిద్యపానుత్తౌ షండామర్కౌ సహ షండామర్కావితి షండామర్కౌ సహా మునా అమునేతి ఇది బ్రూయాద్ బ్రూయాద్యం యం దృశ్యాద్ దృశ్యాద్యం యమేవ ఏవ ద్వేష్టి ద్వేష్టితేన ఏనైనౌ ఏనౌ సహ సహాప అపనుదతే ముదతే సహ స ప్రథమ ప్రథమ సంకృతి సంకృతిర్విశ్వకర్మ సంకృతి సంకృతి విశ్వకర్మేది విశ్వకర్మేది విశ్వకర్మ ఇత్యేవ ఏవైనౌ ఏనావాత్మనే ఆత్మన ఇంద్రాయ ఇంద్రాయాజుహవు అజుహవరింద్ర ఇంద్రో హి హ్యేతాని ఏతాని రూపాణి రూపాణి కరిక్రత్ కరిక్రతచరత్ అచరదసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య శుక్ర శుక్రశ్చంద్రమాహ చంద్రమా మంథీ మంథ్య విగృహ్య అవిగృహ్య ప్రాంచౌ అవిగృహ్యేత్యవిగృహ్య ప్రాంచౌని నిష్క్రామద రామదస్తస్మాత్ తస్మాత్ ప్రాంచౌ ప్రాంచౌ యంతౌ యంతౌ న పశ్యంతి పశ్యంతి ప్రత్యంచౌ ప్రత్యంజావృత్య ఆవృత్యజుహుత ఆవృత్యేత్యావృత్య జుహుతస్తస్మాత్ తస్మాత్ ప్రత్యంచౌ ప్రత్యంచౌ యంతౌ యంతౌ పశ్యంతి పశ్యంతి చక్షుషీ చక్షుషీ వై చక్షుషీ ఇది చక్షుషీ ఏతే ఏతే యజ్ఞస్య ఏతేతే యజ్ఞస్యేత్ యచ్చుక్రామంథినో శుక్రామంథినో నాసికా శుక్రామంథినామితి శుక్రామంథినో నాసికోత్తరవేది ఉత్తరవేదిరభిత ఉత్తరవేదిరిత్యుత్తరవేది అభిత పరిక్రమ్య పరిక్రమ్య జుహుత పరిక్రమ్యేది పరిక్రమ్య జుహుతస్తస్మాత్ తస్మాదభిత అభితో నాసికా నాసికాం చక్షుషి చక్షుషి తస్మాత్ చక్షుషీ ఇది చక్షుషి తస్మాన్నాసికయా నాసికయా చక్షుషి చక్షుషి విధృతే చక్షుషి ఇది చక్షుషి విధృతే సర్వత విధృతే ఇది విధృతే సర్వతరి పరిక్రామద క్రామదో రక్షసా రక్షసామపహత్యై అపహత్యై దేవా అపహత్యాపహత్యై దేవా వై వయ్యా ప్రాచీ ప్రాచీరాహుతీ ఆహుతిరజుహవు ఆహుతిరిత్యాహుతి అజుహవుర్యే ఏ పురస్తాద్ పురస్తాదసురా అసురా ఆసన్ ఆసన్ తాన్ తాగస్తాభిః తాభిః ప్రా ప్రాణుదంత అనుదంతయా యా ప్రతీచీ ప్రతీచీర్యే యే పశ్చాద్ పశ్చాదసురా అసురా ఆసన్ ఆసంతాన్ తాగస్తాభి తాభిరప అపానుదంత అనుదంత ప్రాచీ ప్రాచీరన్యా అన్యా ఆహుతయ ఆహుతయో హోయంతే ఆహుతయ్యాహుతయ హోయంతే ప్రత్యంజౌ ప్రత్యంజౌ శుక్రామంథినో శుక్రామంథినో పశ్చాద్ శుక్రామంథినామితి శుక్రామంథినో పశ్చాచ్చ చైవ ఏవ పురస్తాద్ పురస్తాచ్చ యజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాంత్ర ప్రణుదతే ఉదతే తస్మాత్ తస్మాత్ ప్రాచీ ప్రాచీ ప్రజా ప్రజా ప్ర ప్రజా ఇది ప్రజా ప్రవీయందే వీయందే ప్రతీచీ ప్రతీచీర్జాయందే జాయందే శుక్రామంథినో శుక్రామంథినో వై శుక్రామంథినావితి శుక్రామంథినో వా అను అను ప్రజా ప్రజా ప్ర ప్రజా ఇది ప్రజా ప్రజాయందే జాయందే త్రీ అత్రీశ్చ సాద్యాః ఆద్యాశ్చ సువీరాః సువీరాః ప్రజా సువీరా ఇది సువీరాః ప్రజా ప్రజనయన్ ప్రజా ఇది ప్రజా ప్రజనయన్ పరి ప్రజనయన్ని ప్రజనయన్ పరీ శుక్ర శుక్రశుక్రశోజుష శుక్రశోజుషా సుప్రజా శుక్రశోజుషేది శుక్రశోజుష సుప్రజా ప్రజా సుప్రజా ఇది సో ప్రజా ప్రజా ప్రజనయన్ ప్రజా ఇది ప్రజా ప్రజనయన్ పరి ప్రజనయన్ని ప్రజనయన్ పరీ మంథీ మంథీ మంథిశోజుష మంథిశోజుషేది మంథిశోజుషేది మంథీ శోజుష ఇత్యాహ ఆహైతా ఏతా వై వై సువీరాః సువీరాయాః సువీరా ఇది సువీరాః యా అత్రీః అత్రీరేతాః ఏతాః సుప్రజాః సుప్రజాయాః సుప్రజా ఇది సుప్రజాః యా ఆద్యాః ఆద్యాయః ఏవం ఏవం వేద వేదాత్రీ అత్రియస్య అస్య ప్రజా ప్రజా జాయతే ప్రజాది ప్రజా జాయతే నాద్యాః ఆద్యాః ప్రజాపతేః ప్రజాపతే రక్షి ప్రజాపతేరది ప్రజాపతే అక్ష్యశ్వేత్ అశ్వేత్తత్ తత్పరా పరాపదత్ అపదత్తత్ తద్విగంగతం విగంగతం ప్ర విగంగతమిది విగంగతం ప్రావిశత్ అవిశద్దత్ తద్విగంగతే విగంగతేన విగంగత ఇది విగంగతే నారమత అరమతత్ తద్యమం యమం ప్ర ప్రావిశత్ అవిశద్దత్ తద్యవే యవేరమత అరమతత్ తద్యవస్య యవస్యేవత్వం యవత్వం యత్ యవత్వమితి యవాద్వం యద్వైగంగతం వైగంగతం మంథిపాత్రం మంథిపాత్రం భవతి మంథిపాత్రమితి మంథిపాత్రం భవతి సక్తుభిః సక్తుభిః శ్రేణాది సక్తుభిరితి సక్తుభిః శ్రేణాది ప్రజాపతేః ప్రజాపతేరేవ ప్రజాపతేరిది ప్రజాపతేః ఏవ తత్ తచ్చక్షుః చక్షుః సం సంభరతి భరతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాన్మంథ్యపాత్రం మంథ్యపాత్రకం సద మంథ్యపాత్రమితి మంథ్యపాత్రం సదో నాశ్రుతే అశ్రుతైతి ఇత్యార్తపాత్రం ఆర్తపాత్రకం హి ఆర్తపాత్రమిత్యార్తపాత్రం ఇది ఇది బ్రూయాత్ బ్రూయాద్యత్ యదశ్నవీత అశ్నవీతాంధ అంధోద్ధర్యు అధ్వర్యు స్యాత్ స్యాదార్తిం ఆర్తిమా ఆర్చేద్ ఇచ్చేద్దస్మాత్ తస్మాన్న నాశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే దేవా వై వై యత్ యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తదసురాః అసురా అకుర్వత అకుర్వత తే దేవాః దేవా ఆగ్రేణాగ్రాన్ ఆగ్రేణాగ్రాన్గ్రహాన్ ఆగ్రేణాగ్రానిత్యాగ్రేణాగ్రాన్ గ్రహాన్ అపశ్యన్ అవశ్యన్ తాన్ తాన గృహత అగృహత తదో వై వై తేగ్రం అగ్రం పరి పర్యాయన్ ఆయన యస్యైవం ఏవం విదుష విదుష ఆగ్రేణాగ్రాహ ఆగ్రేణాగ్రాగ్రహాహ ఆగ్రేణాగ్రాగ్రేణాగ్రాహ గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రం అగ్రమేవ ఏవ సమానానా సమానానాం పరి పర్యేది ఏది రుగ్ణవత్యా రుగ్ణవత్యర్చ రుగ్ణవత్యేది రుగ్ణవత్యా రుచా భ్రాతృవ్యవత భ్రాతృవ్యవతో గృహ్ణీయాద్ భ్రాతృవ్యవత ఇది భ్రాతృవ్యావత భ్రాతృవ్యస్యైవ ఏవ రుక్త్వా రుక్త్వా గ్రం అగ్రహం సమానానాం సమానానాం పరి పర్యేది ఏది ఏ దేవాః దేవాదివి దివ్యేకాదశ ఏకాదశస్థ స్థేతి ఇత్యాహ ఆహైతావదీ ఏతావదీర్వై వై దేవతాః దేవతాస్తాభ్యః తాభ్యేవ ఏవైనం ఏనకం సర్వాభ్యః సర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాద్యేషః ఏషతే ఏ యోని యో నిర్విశ్వేభ్యః విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్యైది ఇత్యాహ ఆహ వైశ్వదేవః వైశ్వదేవో హి వైశ్వదేవ ఇతి వైశ్వదేవః యేషః ఏష దేవతయా దేవతయా వాగ్ వాగ్వై వై దేవేభ్యః దేవేభ్యోప అపాక్రామద్ అక్రామద్యజ్ఞాయ యజ్ఞాయాదిష్టమానా అదిష్టమానాతే తే దేవాః దేవా వాచి వాచ్యవక్రాందాయాం అవక్రాందాయాం తూష్ణీం అవక్రాందాయామిత్యపక్రాందాయాం తూష్ణీం గ్రహాన్ గ్రహాన్ గృహ్ణత అగృహ్ణత సా సామన్యత అమన్యత వాగ్ వాగంతః అంతర్యంతి ఇంది వై వైమా మేతి ఇది సాగ్రయణం ఆగ్రయణం ప్రతి ప్రత్యా ఆగచ్చత్ అగచ్చత్ తదాగ్రయణస్య ఆగ్రయణస్యాగ్రయణత్వం ఆగ్రయణత్వం తస్మాద్ ఆగ్రయణత్వమిత్యాగ్రయణత్వం తస్మాదాగ్రయణే ఆగ్రయణే వాగ్ వాగ్వి విసృజ్యతే సృజ్యతే యత్ తోష్ణీం తోష్ణీం పూర్వే పూర్వే గ్రహాః గ్రహా గృహ్యంతే గృహ్యంతే యథాత్సారీ సారీయతి యతి మే మాఘ ఆఖయ్యతి ఇయతి నాప అపరాత్స్యామి రాత్స్యామీతి ఇత్యుపావసృజతి ఉపావసృజత్యేవం ఉపావసృజతి ఇత్యుపావసృజతి ఏవమేవ ఏవ తత్ తదధ్వర్యుః అధ్వర్యురాగ్రయణం ఆగ్రయణం గృహీత్వా గృహీత్వా యజ్ఞం యజ్ఞమారభ్య ఆరభ్య వాచం ఆరభ్యేద్యారభ్య వాచం వి విసృజతే సృజతే త్రిహి త్రిహిం హిం కరోతి కరోతిర్భ్రాతృన్ ఉద్ఘాతృనేవ ఉద్ఘాతృనిర్ఘాతృన్ ఏ తద్ తద్వృణీతే వృణీతే ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరి ప్రజాపతి ఆయేష యద్రయణ ఆగ్రయణో యద్రయణం ఆగ్రయణం గృహీత్వా గృహీత్వా హింకరోతి హింకరోతి ప్రజాపతి హింకరోతీతి హింకరోతి ప్రజాపతిరేవ ప్రజాపతిరి ప్రజాపతి ఏ తద్ తత్ప్రజా ప్రజా అభి ప్రజా ప్రజా అభిజిఘ్రతి జిఘ్రతి తస్మాత్ తస్మాద్వత్సం వత్సం జాతం జాతం గౌ గౌరభి అభిజిఘ్రతి జిఘ్రద్యాత్మా ఆత్మా వై వా ఏష యజ్ఞస్య యజ్ఞస్యేద్యదాగ్రయణ ఆగ్రయణ సవనే సవనే సవనే సవనేభి సవనే సవన ఇది సవనే సవనే అభిగృహ్ణాది గృహ్ణాత్యాత్మన్ ఆత్మన్నేవ ఏవ యజ్ఞం యజ్ఞగుంసం సందనోతి తనోత్యుపరిష్టాద్ ఉపరిష్టాదా ఆనయతి నయతి రేత రేత ఏవ తత్ తద్దధాది దధాద్యధస్తాత్ అధస్తాదుప ఉపగృహ్ణాది గృహ్ణాది ప్రజనయతి నయత్యేవ ఏవ తత్ తద్బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాద్ గాయత్రీ గాయత్రీ కనిష్టా కనిష్టా ఛందసా ఛందసాగం సతీ సతీ సర్వాణి సర్వాణి సవనాని సవనాని వహతి వహతీతి ఇత్యేష ఏష వై వై గాయత్రియై గాయత్రియై వత్స వత్సో యత్ యదాగ్రయణ ఆగ్రయణస్తం తమేవ ఏవ తత్ తదభినివర్తం అభినివర్తకం సర్వాణి అభినివర్తమిత్యభినివర్తం సర్వాణి సవనాని సవనాని వహతి వహతి తస్మాత్ తస్మాత్ వత్సం వత్సమపాకృతం అపాకృతం గౌ అపాకృతమిత్యపాకృతం గౌరభి అభిని నివర్తతే వర్ధత ఇది వర్ధతే ఓ షష్ఠకాండే చతుర్థః ప్రశ్నః సమాప్తః.